బృహజ్జాబాల ఉపనిషత్ 1-4 బ్రాహ్మణము శ్లోక తాత్పర్య పుష్పం. ఉపనిషత్ పరిచయ శ్లోకము. యజ్ఞానాగ్నేహ స్వాతిరిక్త భ్రమం భస్మ కరోతి తత్. బృహజ్జాబాల నిగమ శిరోవేద్యమహం మహః యజ్ఞానాగ్నేహ స్వ అతిరిక్త అస్థితా భ్రమం భస్మ కరోతి తత్. ఏ జ్ఞానాగ్ని అయితే స్వస్వరూపము కంటే వేరుగా ఏదో జగత్ ఉనికి ఉన్నది అనే భ్రమను భస్మము చేయునో అది బృహజ్జాబాల నిగమశిరో వేద్యం అహం మహః. బృహజ్జాబాల ఉపనిషత్తుచే తెలియబడుచున్నదో ఆ మహత్తర జ్ఞానము నేనే. 1వ బ్రాహ్మణము జగత్ కార్యకారణ భస్మ జ్ఞానము. భస్మ పంచనామములు. ఓం ఆపో వా ఇదమసత్సలిలమేవ స ప్రజాపతిరేకః పుష్కరపర్ణే సమభవత్ తస్యాంతర్మనసి కామః సమవర్తత ఇదం సృజేయమితి తస్మాద్యత్పురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మణ కరోతి తదేశాభ్యనుక్త కామస్తదగ్రే సమవర్తతాధి మనసో రేతః ప్రథమం యదాసీత్ సతో బంధుమసతి నిరవిందన్ హృది ప్రతీష్య కవయో మనిషేతి ఉపైనం తదుపనమతి యత్కామో భవతి య ఏవం వేద. 1.1 జగత్కు కారణకార్యములు ఆత్మయే. ఓం అపోవా ఇదం అసత్ సలిలం ఏవ. ఓం సచ్చిత్ ఆనందస్వరూపమైన పరమాత్మయే ఏకమై అఖండమై ఉండెను. ఈ అసత్ రూపమైన జగత్ పరమాత్మ యందు నిశ్చలమైన నీరే అయి ఉండెను. అనగా స్వతహా సిద్ధత లేని జగత్తు నీరు వలె నామరూప భేదరహితముగా అవ్యక్తముగా స్వతహా సిద్ధుడైన పరమాత్మయందే పరమాత్మయే ఉండెను. డొట్ స ప్రజాపతయః ఏకః పుష్కరపర్ణే సమభవత్ ఆ నీటిలో ప్రజాపతి ఒక్కడు తామరాక్యందు ప్రకటితమై ఉండెను. అనగా ఏ విధముగా అయితే నీటిపైన ఉన్న తామరాకు యొక్క కాండము నీటి లోతులలో ఉండునో అట్లే మొట్టమొదటి ప్రజాపతి మూలము పరమాత్మయందే ఉన్నది. అనగా పరమాత్మయే ప్రజాపతిగా అయి ఉండెను. తస్య అంతర్మనసి కామః సమవర్తత ఇదం సృజయం ఇతి. ఆ ప్రజాపతి యొక్క అంతర్హృదయముందు కామము ఉదయించెను. ఈ విధముగా తనను తాను ప్రజారూపముగా సృజింపచేసుకునేదను అని. అనగా పరమాత్మయే ప్రజాపతి సంకల్పమై ప్రజలుగా తానే అయ్యెను. భేదరహితత్వము నందు కల్పిత భేదత్వమే కామము. తస్మాత్ యత్ పురుషో మనసా అభిగచ్చతి తత్వాచా వదతి తత్కర్మణ కరోతి. కావున ప్రజాపతిలో హిరణ్యగర్భునిలో కల్పిత విభాగమైన జీవుడు కూడా అప్రతిఘటమైన కామముచే ఏ విధంగా మనస్సులో ప్రేరేపితుడగునో అదే వాక్కుతో చెప్పును, అదే కర్మతో చెయ్యును. అనగా ప్రతి జీవుని యొక్క వాక్కుకు మయ్యు కర్మకు పరమాత్మ ఆధార కామరూపేణ ప్రజాపతియే ప్రేరణ. భగవద్గీత 3:15 కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తత్ ఏష అభియనుక్త. ఇది ఈ విధంగా ఋగ్వేద శృతులలో చెప్పబడినది. కామః తత్ అగ్రే సమవర్తతాధి మనసో రేతః ప్రథమం యద్ ఆసీత్. దానికి జగత్కు ముందు కామము మొట్టమొదటగా ప్రజాపతియందు ఏర్పడును. అదే జీవుని మనస్సునందు సంకల్పరూపముగా ప్రథమముగా చిగురించును. సతో బంధుం అసతి నిరవిందన్ హృది ప్రతీష్య కవయో మనీషా ఇతి. మనస్సులో ఉదయించే కామమునకు ఆధారము ఏదని తమ హృదయములో పరిశోధించి అసత్ జగత్ కు సత్తునకు సంబంధమును దర్శించినవారు విజ్ఞానులు అని. ఉపయేనం తత్ ఉపనమతి యత్ కామో భవతి య ఏవం వేద. ఎవరైతే పరిశీలనగా కామమును అనుసరించి దాని మూలమునకు దగ్గరగా వెళ్ళెదరో ఆ కామమే తాము అగుదురు, వారే దానిని తెలుసుకున్నవారు. అనగా భేదదృష్టికి కారణమైన కామమునకు మూలము అభేదతత్వమైన పరమాత్మయే తామని తెలుసుకొని స్థిమితం చెందుదురు. స తపోతప్యత స తపస్తప్త్వ స ఏతం భుసుండః కాలాగ్నిరుద్రమగమదాగత్య భో విభూతేర్మాహాత్మ్యం బ్రూహీతి తథేతి ప్రత్యవోచద్భుసుండం వక్ష్యమాణం కిమితి విభూతిరుద్రాక్ష్యోర్మాహాత్మ్యం బభాణేతి ఆదావేవ పైప్పలాదేన సహోక్తమితి తత్ఫలశ్రుతిరితి తస్యోర్ధ్వం కిం వదామేతి. బృహజ్జాబాలాభిధాం ముక్తిశ్రుతిం మమోపదేశం కురుష్వేతి. ఓం తదేతి 1.2 భస్మ జ్ఞానము కొరకు భూసుండుని ప్రశ్న. స తపో అతప్యత స తపః తప్త్వా స ఏతం భూసుండం కాలాగ్నిరుద్రం అగమత్ ఆగత్య. జాబాలడు అనగా జబాల మహర్షి వంశస్థుడు భూసుండ నామధేయుడు అతడు తపస్సును జగత్ కారణమును తపించెను అన్వేషించెను. అతడు తపస్సు చేసిన తరువాత ఆ తపోఫలితంగా భూసుండు కాలాగ్ని రుద్రుని వద్దకు చేరి భో విభూతేహ మహాత్మ్యం బ్రూహి ఇతి తథా ఇతి ప్రతి అవోచత్. ఓ మహానుభావ, అభేద జ్ఞానమును సూచించు, విభూతి యొక్క మహత్యము చెప్పుము అనగా అట్లే అని బదులు చెప్పెను. భో భూసుండ వక్ష్యమాణం కిమితి. కాలాగ్ని రుద్రుడు ఓ భూసుండ దేనిని గురించి వివరించవలెను? విభూతి రుద్రాక్షయోః మహాత్మ్యం బభాణ ఇతి భూసుండు విభూతి మయ్యు రుద్రాక్షల మహత్యము చెప్పుము అనెను. ఆదావ ఏవ పైప్పలాదేన సహ ఉక్తం ఇతి తత్ఫలశ్రుతేః తస్య ఊర్ధ్వం కిం వదామి ఇతి. కాలాగ్ని రుద్రుడు ఇది ఇంతకుముందే పైప్పలాదునిచే పిప్పలాద ఋషి వంశస్థుడు లేక శిష్యునిచే ఫలశ్రుతితో సహా చెప్పబడినది, దానికి మించి ఏమి చెప్పుదును? బృహజ్జాబాల అభిధాం ముక్తిశ్రుతిం మమ ఉపదేశం కురుష్వ ఇతి. భుసుండు బృహజ్జాబాలం అనబడు ముక్తిని కలుగచేయు శ్రుతిని దయ ఉంచి నాకు ఉపదేశము చేయుము అనెను. ఓం తథా ఇతి. కాలాగ్ని రుద్రుడు ఓం అట్లు అగుగాక అనెను. సద్యోజాతాత్ పృథవి తస్యాః శాన్నివృత్తి తస్యాః కపిలవర్ణానంద తద్గోమయేన విభూతిర్జాత వామదేవాదుదకం తస్మాత్ ప్రతిష్ఠ తస్యాః కృష్ణవర్ణభద్ర తద్గోమయేన భాసితం జాతం అఘోరాద్వహ్న్యః తస్మాద్విద్యా తస్యా రక్తవర్ణా సురభ్యః తద్గోమయేన భస్మ జాతం తత్పురుషాద్వాయు తస్మాచ్ఛాంత్యః తస్యాః శ్వేతవర్ణ సుశీలా తస్య గోమయేన క్షారం జాతం ఈశానాదాకాశం తస్మాచ్ఛాంత్యతీత తస్యాశ్చిత్రవర్ణ సుమనాః తద్గోమయేన రక్షా జాత విభూతిర్భసితం భస్మ క్షారం రక్షేతి భస్మనో భవంతి పంచనామాని పంచభిర్నమభిర్భూసమైశ్వర్యకారణాద్భూతి భస్మ సర్వాఘభక్షణాత్ భాసనాద్భసితం క్షారణదాపదాం క్షారం భూతప్రేతపిశాక్ బ్రహ్మరాక్షసాపస్మారభవభీతిభ్యోభిరక్షణ అద్రక్షేతి. 1.3 భస్మ పంచనామములు. సద్యోజాతాత్ పృథివీ తస్యాః స్యాత్ నివృత్త్యః తస్యాః కపిలవర్ణనంద తద్గోమేన విభూతః జాత. ఈశ్వరుని పంచముఖములలో ఒకటైన సద్యోజాతము ఇచ్ఛాశక్తి వలన పృథివీ దాని నుండి నివృత్తి, దాని నుండి నంద అను గోధుమరంగు ఆవు, దాని గోమయము నుండి విభూతి పుట్టినది. వామదేవాత్ ఉదకం తస్మాత్ ప్రతిష్ఠ తస్యాః కృష్ణవర్ణభద్ర తద్గోమేన భసితం జాతం. ఈశ్వరుని పంచముఖములలో ఒకటైన వామదేవుని నుండి జలము, దాని నుండి ప్రతిష్ఠ స్థితి లక్షణము, దాని నుండి భద్ర అను నలుపు బాగా నీలపు రంగు ఆవు, దాని గోమయము నుండి భసితం పుట్టినది. అఘోరాత్ వహ్న్యః తస్మాత్ విద్య తస్యా రక్తవర్ణ సురభ్యః తద్గోమేన భస్మ జాతం. ఈశ్వరుని పంచముఖములలో ఒకటైన అఘోరము నుండి అగ్ని, దాని నుండి విద్య, దాని నుండి సురభి అను ఏయుపు రంగు ఆవు, దాని గోమయము నుండి భస్మ పుట్టినది. తత్పురుషాత్ వాయః తస్మాత్ శాంత్యః తస్యాః శ్వేతవర్ణ సుశీల తస్య గోమేన క్షారం జాతం. ఈశ్వరుని పంచముఖములలో ఒకటైన తత్పురుష నుండి వాయువు, దాని నుండి శాంతి, దాని నుండి సుశిలాను తెలుపు రంగు ఆవు, దాని గోమయము నుండి క్షారము పుట్టినది. ఈశానాత్ ఆకాశం తస్మాత్ శాంతి అతీత తస్యాహ చిత్రవర్ణ సుమన తద్గోమయన రక్షాజాత. ఈశ్వరుని పంచముఖములలో ఒకటైన ఈశాన నుండి ఆకాశము, దాని నుండి శాంతి అతీతము, దాని నుండి సుమనాను చిత్రమైన రంగులు గల ఆవు, దాని గోమయము నుండి రక్ష పుట్టినది. విభూతిః భసితం భస్మక్షారం రక్ష ఇతి భస్మనో భవంతి పంచనామాని. విభూతి భసితం భస్మ క్షారం రక్ష అని భస్మమునకు ఐదు నామములు కలవు. పంచభ్యః నామభ్యః భూసం ఆ ఐదు నామములకు ఉన్న విశేషార్థములు ఏమనగా ఐశ్వర్య కారణాత్ భూత్యః ఐశ్వర్యము కలుగచేయు కారణము చేత భూతి విభూతి అని, భస్మ సర్వ అఘభక్షణాత్ సర్వ పాపములను నశింపచేయనది కావున భస్మ అని, భాసనాత్ భసితం భాసించునది జ్ఞానము ప్రసాదించునది కనుక భసితం అని, క్షారణాత్ ఆపదాం క్షారం ఆపదలను తొలగించినది కావున క్షారము అని, భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస అపస్మార భవ భీతిభ్యః అభిరక్షణాత్ రక్ష ఇతి. భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస అపస్మార వ్యాధి మరియు జనన మరణ సంసార దుహక కారణమైన భవరోగము నుండి రక్షించునది కనుక రక్ష అని, భస్మమునకు ఈ ఐదు నామములు వచ్చినవి. రెండవ బ్రాహ్మణము విభూతి తత్వము నోట్ భస్మ అనగా ఏకత్వము, భస్మ జ్ఞానము అనగా సమ్యక్ దృష్టి సాధించుకొనుటకు తెలుసుకోవలసినది, అదే ఇక్కడ చెప్పబడుచున్నది. ప్రథమం బ్రాహ్మణం ఒకటి అథ భూసుండః కాలాగ్నిరుద్రమగ్నిశోమాత్మకం భస్మస్నాన విధిం పప్రచ్ఛ. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ. ఏకం భస్మ సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ అగ్నిశోమాత్మకం విశ్వమిత్యగ్నిరాచక్షతే. రౌద్రీ ఘోరా యా తైజసీ తనోహ సోమః శక్త్యమూతమయః శక్తికరీ తనూహ. అమృతం యత్ప్రతిష్ఠా సా తేజో విద్యాకలా స్వయం స్థూలసూక్ష్మేషు భూతేషు సా ఏవ రసతేజసీ. ఒకటి ద్విధ తేజసో వృత్త్యః సూర్యాత్మా చానలాత్మికా తథైవ రసశక్తిశ్చ సోమాత్మా చానలాత్మికా. రెండు వైద్యదాదమయం తేజో మధురాదమయో రసః తేజోరసవిభేదస్తు వృత్తమే తచ్చరాచరం. మూడు అగ్నిరమూత నిష్పత్తిరము తేనాగ్నిరేధతే అత ఏవ హవ్యః క్లుప్తమగ్నిశోమాత్మకం జగత్. నాలుగు ఊర్ధ్వశక్తిమయం సోమ అధోశక్తిమయో నలః తాభ్యాం సంపుటితస్తస్మాచ్ఛ స్వద్విశ్వమిదం జగత్. ఐదు అగ్నిరుర్ధ్వం భవత్యేషా యావత్ సౌమ్యం పరామృతం యావదజ్ఞాత్మకం సౌమ్యమమృతం విశ్రుత్యధః. ఆరు అత ఏవ హి కాలాగ్నిరధస్తాత్ శక్తిరుర్ధ్వగా యావదాదహనశ్చోర్ధ్వమధస్తాత్ పావనం భవేత్. ఏడు ఆధారశక్త్యావధౌ త కాలాగ్నిరేమూర్ధ్వగా తథైవ నిమ్నగః సోమః శివశక్తిపదాస్పద. ఎనిమిది శివశ్చోర్ధ్వమయ శక్తిరుర్ధ్వశక్తిమయ శివః తదిత్థం శివశక్తిభ్యాం నావ్యాప్తమిహ కించన. తొమ్మిది అసకృచ్చాగ్నినా దగ్ధం జగత్తద్భస్మసాత్కృతం అగ్నిర్వీర్యమిదం ప్రాహుస్తద్వీర్యం భస్మ యత్తతః. పది రెండు పాయింట్ ఒకటి భస్మ జ్ఞానాగ్ని తత్వము అథ భూసుండః కాలాగ్ని రుద్రం అగ్ని సోమాత్మకం భస్మస్నాన విధిం పప్రచ్ఛ. అటు పిమ్మట భూసుండు కాలాగ్ని రుద్రుని అగ్ని సోమాత్మకమైన భస్మస్నాన విధిని గురించి పరిప్రశ్నించెను. అగ్నిః యథా ఏకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ. ఏకం భస్మ సర్వభూత అంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహ్యః చ. కాలాగ్ని రుద్రుడు ఏ విధంగా ఒకే అగ్ని భువనములో ప్రవేశించి ఏ వస్తువులను ఆశ్రయించునో ఆయా వస్తువుల రూపములే పొందునట్లు ఒకే భస్మ జ్ఞానము సర్వభూతముల అంతరాత్మయే అయాభూతముల రూపమును బాహ్యమున కూడా పొందినది. అగ్ని సోమాత్మకం విశ్వం ఇతి అగ్న్యః ఆచక్షతే అగ్నిసోమాత్మకము, హీట్ కోల్డ్ కాంబినేషన్స్, విశ్వమయము, ఈ భస్మ జ్ఞాన అగ్ని అని చెప్పబడెను. రౌద్రీ ఘోరా యా తైజసీ తనోహ, రుద్ర సంబంధమైనది, ఘోరమైనదేగు ఆ అగ్ని తేజోవంతమైన దేహము కలవాడు. సోమహ శక్తి అమృతమయహ శక్తికరీ తనోహ, భస్మ జ్ఞాన అగ్నియే సోముడు, శక్తి అమృతమయుడు, శక్తిని ప్రసాదించు తనువు కలిగినవాడు. అమృతం యత్ ప్రతిష్ట సా తేజో విద్యాకళా స్వయం, ఆ అగ్ని యొక్క ప్రతిష్ట అమృతము, స్వయముగా విద్యాకళామే తేజోరూపము. స్థూల సూక్ష్మేషు భూతేషు సా ఏవ రస తేజసి, స్థూల సూక్ష్మ భూతములయందు రసము తేజము ఆ అగ్నియే. ద్వివిధ తేజసో వృత్త్యః సూర్యాత్మా చానలాత్మిక, ఆ తేజస్సు యొక్క వృత్తి రెండు విధములు, సూర్యాత్మ మయ్యు అనలాత్మ. తథా ఏవ రసః శక్త్యః చ సోమాత్మా చానలాత్మిక వైద్యదాదమయం తేజో మధురాదమయో రసః. అట్లే ఆ భస్మ జ్ఞానాగ్నియే రసము మయ్యు శక్తియు తేజస్సు. సోమాత్మకము మరియు అనలాత్మకము విద్యలతామయము తేజస్సు మధురమయము రసము. తేజోరస విభేదై హతు వృత్తం ఏతత్ చర అచరం, తేజస్సు మరియు రస విభేదముల కాంబినేషన్స్ అండ్ వారియేషన్స్ జీవనచక్రమే ఈ చరణచరమంతయు అయి ఉన్నది. అగ్నేహ అమృత నిష్పత్త్యః అమృతేన అగ్నేహ ఏధతే, భస్మ జ్ఞాన అగ్ని నుండి అమృతము పుట్టినది, అమృతము వలన అగ్ని ప్రాభవము వృద్ధి చెందుచున్నది. అతఏవ హవ్యః క్లప్తం అగ్ని సోమాత్మకం జగత్, అందుచేతనే హవిస్సుతో నిండినదై ఉన్నది ఈ అగ్నిసోమాత్మకమైన జగత్తు. ఊర్ధ్వశక్తిమేహ సోమాధో శక్తిమయో అనలః, ఊర్ధ్వశక్తిమయుడు సోముడు, అధోశక్తిమయుడు అనలుడు. తాభ్యాం సంపుటితః తస్మాత్ శశ్వత్ విశ్వం ఇదం జగత్, కావున ఈ జగత్తు వారిద్దరి సోముడు అనలుడు కలయికయే విశ్వవ్యాప్తమై ఉన్నది. అగ్నేహ ఊర్ధ్వం భవతి ఏషా యావత్ సౌమ్యం పర అమృతం, వ్యాపకమైన అగ్నికి ఊర్ధ్వముగా ఈ సౌమ్యమైన సోమ సంబంధితమైన పర అమృతము ఉన్నది. యావత్ అగ్ని ఆత్మకం సౌమ్యం అమృతం విసృజతి అధః, వ్యాపకమైన అగ్నికి ఆత్మకమైన సౌమ్యమైన అమృతము క్రిందకు విడువబడుచున్నది. అతఏవ హి కాలాగ్నేహ అధస్తాత్ శక్త్యః ఊర్ధ్వగా, అందుచేతనే కాలాగ్ని అనలాత్మకము క్రిందకు శక్తి సోమాత్మకము పైకి ఉన్నవి. యావత్ ఆదహనః చ ఊర్ధ్వం అధస్తాత్ పావనం భవేత్, మొత్తము దహన శక్తి పైకి పావన శక్తి క్రిందకు ఉన్నవి. ఆధారసత్య అవధృతః కాలాగ్నేహ అయం ఊర్ధ్వగః, తథా ఏవ నిమ్నగః సోమః శివః శక్తి పదాస్పదః. ఇంద్రియశక్తికి ఆధారమైన క్రిందనున్న ఈ కాలాగ్ని అనలుడు ఊర్ధ్వముఖముగా ఉన్నాడు. అలాగే శివశక్తుల స్థానమునున్న పైనున్న సోముడు అధోముఖముగా ఉన్నాడు. అనగా అనలుడు కాలాగ్ని ఇంద్రియములకు మూలబల రూపముగా వ్యక్తముగా బాహ్యముఖముగా ఉన్నాడు, మరియు శివశక్త్యాత్మకమైన సోముడు అవ్యక్తుడై అంతర్ముఖముగా ఉన్నాడు. శివః చ ఊర్ధ్వమేహ శక్త్యః ఊర్ధ్వశక్తిమేహ శివః, శివుడే ఊర్ధ్వమయుడైన శక్తి, ఊర్ధ్వశక్తిమయుడే శివుడు. తత్ ఇత్థం శివశక్తిభ్యాం నా వ్యాప్తం ఇహ కించన, ఈ విధముగా ఆ శివశక్తులచే వ్యాప్తము కానిది జగత్తు యందు ఏదీ లేదు. అసకృచ్చాగ్నినా దగ్ధం జగత్ తత్ భస్మసాత్ కృతం, అనేకసార్లు ఈ జగత్ అగ్నిచే దగ్ధము అయి ఆ భస్మముగా చేయబడినది. అనగా ఏ అవ్యక్త చిదాత్మయందు అనేకమార్లు అనేక జగత్తులు వ్యక్తమై లయమవుచున్నవో ఆ జ్ఞానాత్మయే భస్మ. గుట్ అగ్నేహ వీర్యం ఇదం ప్రాహుహ తత్ వీర్యం భస్మ యత్ తతః, జ్ఞాన అగ్ని యొక్క వీర్యమే ఇది అని ప్రాజ్ఞులు చెప్పుదురు. ఆ వీర్యమే భస్మగా అయినది. యశ్చిత్తం భస్మ సద్భావం జాత్వాభిస్నాతి భస్మన, అగ్నిరిత్యాదిభిర్మంత్రై దద్ధపాప స ఉచ్యతే. 11. అగ్నిర్వీర్యం చ తద్భస్మ సోమేనాప్లావితం పునః, 2.2 భస్మ జ్ఞానాగ్నితో భస్మ స్నానము. యః చ ఇత్థం భస్మ సద్భావం జ్ఞాత్వా అభిస్నాతి భస్మన అగ్నేహ ఇతి ఆదిభ్యః మంత్రేహ దద్ధపాపః సహ ఉచ్యతే, ఎవరైతే ఈ విధంగా భస్మ యొక్క తత్వము తెలుసుకుని అగ్నేహ ఇతి మొదలైన మంత్రములతో భస్మచే స్నానము చేయుదురో వారు పాపము దగ్ధము చేసుకున్నవారుగుదురు అని చెప్పబడెను. అగ్నేహ వీర్యం చ తత్ భస్మ సోమేన ఆప్లావితం పునః అగ్ని యొక్క వీర్యమైన ఈ భస్మము మరలా సోమునిచే తడుపబడినది, ఆత్మానుభవముచే శాంతింపబడినది. అయోగైక్త్యా ప్రకృతేరధికారాయ కల్పతే 12. యోగైక్త్యాతు తద్భస్మ ప్లావ్యమానం సమంతతః శాక్తేనామూతవశేన హ్యధికారాన్ని వర్తతే. 13. అతో మృత్యుంజయత్తమమూతప్లావనం సతాం శివసత్యమూతస్పర్శే లబ్ధ ఏవ కుతో మూతః. 14. యో వేద గహనం గుహ్యం పావనం చ తథోదితం అగ్నిశోమపుటం కృత్వా న స భూయోభిజాయతే. 15. శివాగ్నినా తనుం దగ్ధ్వా శక్తి సోమామూతేన యః ప్లావేద్యోగమార్గేణ సోమూతత్వాయ కల్పతే సోమూత్వాయ కల్పత ఇతి. 16. 2.3 భస్మస్నాన ఫలశ్రుతి. అయోగైక్త్యా ప్రకృతేః అధికారాయ కల్పతే యోగైక్తి లేనిచో ప్రకృతి అధికారములో కట్టుబడెదరు. యోగైక్త్యాతు తద్భస్మ ప్లావ్యమానం సమంతతః యోగైక్తిచే ఆ భస్మతో శరీరమంతటా చక్కగా తడుపబడగా శక్తేన అమూతవర్షేణ హి అధికారాత్ నివర్తతే భస్మ శక్తి యొక్క అమూతవర్షముతో ప్రకృతి అధికారము నుండి విడిపడుదురు. అతో మృత్యుంజయ ఇత్థం అమూతప్లావనం సతాం దీనితో మృత్యువును జయించుటకు ఈ విధముగా భస్మ అమూతముతో తడుపుట సత్పురుషులచే చెప్పబడినది. శివశక్తి అమూతస్పర్శే లబ్ధ ఏవకుతో మూత్యః శివశక్తి కలయికలో అమూతస్పర్శ పొందినవారికి మృత్యువు ఇట్లు కలుగును. యో వేద గహనం గుహ్యం పావనం చ తత ఉదితం ఎవరైతే అత్యంత సూక్ష్మము రహస్యము పవిత్రము అయిన ఈ విషయము తెలుసుకుందురో అగ్ని సోమపుటం కృత్వా న సభూయో అభిజాయతే వారు అగ్ని సోమపుటము చేసి మరలా పునరావృత్తి పొందరు. శివాగ్నిన తనుం దగ్ధ్వా శక్తి సోమ అమృతేన యః ప్లావయేత్ యోగమార్గేణ శివాగ్నిచే తనువును దగ్ధం చేసి శక్తి సోమ అమృతముతో యోగమార్గముచే ఎవరు తడుపబడుదురో అనగా జ్ఞానదృష్టితో ఈ శరీరమును జీవుడును శివశక్తిమేముగా అర్థము చేసుకునెదరో సహ అమృతత్వాయ కల్పతే సహ అమృతత్వాయ కల్పతే వారు అమృతత్వము పొందెదరు వారు అమృతత్వము పొందెదరు. 3. బ్రాహ్మణము విభూతి సేకరణ. 2. బ్రాహ్మణం 2. అథ భూసుండః కాలాగ్నిరుద్రం విభూతియోగమనుబృహైతి హోవాచ వికటాంగాముమ్మత్తాం మహాఖలాం మలినామ శివాదిచిన్నాన్వితాం పునర్ధేనం కూసాంగాం వత్సహీనామ శాంతామదుగ్ధదోహినీ నిరింద్రియాం జద్ధతృణాం కేశచేలాస్తభక్షిణీం సంధినీ నవప్రసూతాం రోగార్తాం గాం విహాయ ప్రశస్తగోమయమాహరేద్ గోమయం స్వస్థం గ్రాహ్యం శుభే స్థానే వా పతితమపరిత్యజ్యాత ఊర్ధ్వం మద్దయద్గవ్యేన గోమయ గ్రహణం కపిల వా ధవలా వా అలాభే తదన్యా గౌహస్యాద్దోషవర్జిత కపిలాగోర్భస్మోక్తం లబ్ధం గోభస్మనో చేదన్యగోక్షారం యత్ర క్వాపి స్థితం చయత్తన్న హి ధార్యం సంస్కారసహితం ధార్యం తత్రైతే శ్లోకా భవంతి. విద్యాశక్త్యః సమస్తానాం శక్తిరిత్యభధీయతే గుణత్రయాశ్రయా విద్యా సా విద్యా చ తదాశ్రయా. 1. గుణత్రయమిదం ధేనుర్విద్యాభూద్గోమయం శుభం మూత్రం చోపనిషత్ ప్రోక్తం కుర్యాద్భస్మా తతః పరం. 2. వత్సస్తు స్మూతేశ్చాస్య తత్సంభూతం తు గోమయం. 3.1 గోమయ సేకరణ. అథ భూసుండః కాలాగ్ని రుద్రం విభూతియోగం అనుబ్రూహి ఇతి హ ఉవాచ. అటు పిమ్మట భూసుండు కాలాగ్ని రుద్రుని విభూతియోగము విభూతిని ఏ విధంగా సేకరించవలెను గురించి దయతో చెప్పుము అని అడుగగా ఆ రుద్రుడు చెప్పసాగెను. వికట అంగాం ఉన్మత్తాం మహాఖలాం మలినాం అశివ ఆదిచిహ్న అన్వితాం అవయవములు వికటించినవి మతి చెలించినవి బహుచెడ్డవి మలినమైనవి అపశకునములు సూచించే చిహ్నములు కలవి న పునఃధేనం కూసాంగాం వత్సహీనాం అశాంతాం అదుగ్ధదోహినీం పాలు ఇవ్వటం ఆపేసినవి బలహీనమైన అవయవములు కలవి దూడ సంతానము లేనివి శాంతము లేకున్నవి పాలు పితకబడలేనివి నిరింద్రియాం జద్ధతృణాం కేసచేల అస్థి భక్షిణీం అవయవలోపము కలిగినవి, గడ్డి నమలలేక వదిలివేసినవి, వెంట్రుకలు బట్టలు ఎముకలు తిననవి, సంధినీం నవప్రసూతాం రోగార్తాం గాం విహాయ అకాలముగా పాలు పితకబడినవి, క్రొత్తగా ఈనినవి, రోగములతో బాధపడుచున్నవి, ఇటువంటి ఆవులను అన్నీ వదిలిపెట్టి ప్రశస్త గోమయం ఆహరేత్ గోమయం ఖస్తం గ్రాహ్యం ప్రశస్తమైన ఆవు యొక్క గోమయము పేడ వేయుచుండగా గ్రహించవలేను. శుభేస్థానే వా పతితం అపరిత్యజ్యత ఊర్ధ్వం మద్దయేత్ లేదా మంచి ప్రదేశములందు పడిన గోమయము తీసుకుని క్రింద పెట్టకుండా పైన మర్దించవలేను. గవ్యేన గోమయ గ్రహణం కపిలా వా ధవళా వా అలాభే తత్ అన్యా గౌహ స్యాద్ దోషవర్జిత గోవు యొక్క గోమయము గ్రహించినప్పుడు అది కపిల గోధుమ రంగు ఆవు కాని తెల్ల ఆవు కాని అవి దొరకనిచో మరేదైనా దోషములు లేని ఆవు కాని చూసుకొనవలేను. కపిల గోహ భస్ముక్తం లబ్ధ గోభస్మనాచేత్ అన్య గోక్షారం యత్ర క్వ అపి స్థితం చ యత్ తత్ నహి ధార్యం కపిల గోవు యొక్క గోమయము లభించినచో శ్రేష్టము. అట్లని ఎక్కడో ఎప్పుడో విడిచిన పేడను తెచ్చుకొని ధరింపరాదు. సంస్కారసహితం ధార్యం తత్ర ఏతే శ్లోకా భవంతి సంస్కారము చేసిన గోమయమునే ధరించవలేను. అందుకు శ్లోకములు ఉన్నవి. విద్యాశక్తి సమస్తానాం శక్త్యః ఇతి అభిధీయతే. విద్యాశక్తి అందరికీ నిజమైన శక్తి అని ప్రకటించబడెను. గుణత్రయ ఆశ్రయ విద్యా సా విద్యా చ తత్ ఆశ్రయ త్రిగుణములు సత్వ రజో తమో గుణములు విద్యను ఆశ్రయించినవి. ఆ విద్య త్రిగుణములను ఆశ్రయించినది. గుణత్రయం ఇదం ధేనః విద్యాభూత్ గోమయం శుభం మూత్రం చ త్రిగుణములు ఈ గో భస్మ విద్యాస్వరూపము కావున గోమయము మయ్యు గోమూత్రము శుభప్రదము. ఉపనిషత్ ప్రోక్తం కుర్యాత్ భస్మ తతః పరం ఈ విధముగా ఉపనిషత్తుచే చెప్పబడేను అని అర్థం చేసుకొని అటు పిమ్మట భస్మ తయారు చేసుకొనవలెను. వత్సః తు స్మూతేః చాస్య తత్ సంభూతంతు గోమయం దీని ఉపనిషత్తుతో సామ్యరూపమైన గోవు యొక్క దూడలే స్మృతులు దాని నుండి ప్రభవించినదే గోమయము. ఆగావ ఇతి మంత్రేణ ధేనుం తత్రాభిమంత్రయేత్. మూడు గావో భగగావో ఇతి ప్రాసేత్తర్పణం జలం. ఉపోష్య చ చతుర్దశ్యాం శుక్లే కృష్ణేథవా వ్రతి. నాలుగు పరేద్యః ప్రాతరుత్థాయ శుచిర్భూత్వా సమాహితః కృతస్నానో ధౌతవస్త్రః పయోర్ధం చ సృజే చ గాం. ఐదు ఉత్థాప్య గాం ప్రయత్నేన గాయత్యా మూత్రమాహరేత్. 3.2 గోమూత్ర సేకరణ. ఆగావ ఇతి మంత్రేణ ధేనుం తత్ర అభిమంత్రయేత్. ఆగావ అనే మంత్రముతో ధేనువును అభిమంత్రించవలెను. గావో భగో గావ ఇతి ప్రాసేత్ తర్పణం జలం. గావో భగో గావ అనే మంత్రముతో తినిపిస్తూ జలము తర్పణము చేయవలెను. ఉపోష్య చ చతుర్దశ్యాం శుక్లే కృష్ణే అథవా వ్రతి. శుక్ల లేదా కృష్ణపక్ష చతుర్దశి నాడు ఉపవాసము చేసి వ్రతము చేయవలెను. పరేద్యః ప్రాతః ఉత్థాయ శుచ్యః భూత్వా సమాహితః. తరువాత రోజు ప్రాతకాలముననే లేచి శుచి చేసుకుని ప్రసన్న మనస్సుతో కృతస్నానో ధౌతవస్త్రః పయోర్ధం చ సృజేచ్చ గాం. స్నానము చేసి శుభ్రమైన వస్త్రము ధరించి పాలు కొరకు ఆవును సిద్ధం చేసుకుని ఉత్థాప్య గాం ప్రయత్నేన గాయత్రి మూత్రం ఆహరేత్ ప్రయత్నముతో గోవును పైకి లేపి గాయత్రి మంత్రము చెప్పుకుంటూ గోమూత్రమును ఏదైన పాత్రలో గ్రహించవలెను. రేఫరెన్స్ నోట్. ఈ ఉపనిషత్తులో ఉటంకించబడిన అగ్నిహోమమునకు సంబంధించిన మంత్రములు వేదవామేములో విరాజ హోమ మంత్రములు మరియు వ్యాహృతి హోమ మంత్రములు అన్న పేర్లతో ఉన్నవి. సౌవర్ణే రాజతే తామ్రే ధారేన్మృణ్మయే ఘటే. ఆరు పౌష్కరేథ పలాసే వా పాత్రే గోశృంగ ఏవ వా ఆదధిత హి గోమూత్రం గంధద్వారేతి గోమయం. ఏడు అభూమిపాతం గృహిణీ అత్పాత్రే పూర్వోదితే గృహి గోమయం శోధయేద్ విద్వాన్ శ్రీర్మే భజత్ మంత్రతః. ఎనిమిది అలక్ష్మీర్మ ఇతి మంత్రేణ గోమయం ధాన్యవర్జితం సంత్వాసించామి మంత్రేణ గోమయే క్షిపేత్. తొమ్మిది పంచానాం త్వితి మంత్రేణ పిండానాం చ చతుర్దశ కుర్యాత్ సంశోధ్య కిరణేహ సౌరకేరాహరేత్తత. పది నిదధ్యాదథా పూర్వోక్త పాత్రే గోమయ పిండకాన్ స్వగృహ్యోక్త విధానేన ప్రతిష్టాప్యాగ్నిమిజేత్ 11 పిండాంశ్చ నిక్షిపేత్ తత్ర ఆద్యంతం ప్రణవేనతు షడక్షరస్య సూక్తస్య వ్యాకృతస్య తథాక్షరేః 12 స్వాహాంతే జుహ్యాత్ తత్ర వణదేవాయ పిండకాన్ ఆఘారావాజ్య భాగౌ చ ప్రక్షిపేద్ వ్యాహృతి సుధీః 13 తతో నిధనపతయే త్రయోవింశ్విజుహోతి చ హోతవ్యాః పంచ బ్రహ్మాణి నమో హిరణ్యబాహవే 14 ఇతి సర్వాహుతిర్హుత్వా చతుర్థ్యంతయశ్చ మంత్రకయః ఋతం సత్యం కదరుద్రాయ యస్య వకంకతితి చ 15 ఏతయశ్చ జుహ్యాద్ విద్వానజ్ఞాతత్రయం తథా వ్యాహృతిరథ హుత్వా చ తతః స్విష్టకృతం హునేత్ 16 హోమశేషం తు నిర్వర్త్య పూర్ణపాత్రోదకం తథా పూర్ణమసితి యజుషా జలేనాన్యేన బృంహయేత్ 17 బ్రాహ్మణేష్వమృతమితి తజ్జలం శిరసి క్షిపేత్ ప్రాచ్యామితి దిశాం లింగాయ దిక్షుతోయం వినిక్షిపేత్ 18 బ్రహ్మణే దక్షిణాం దత్వా శాంత్యే పులకమాహరేత్ ఆహరిష్యామి దేవానాం సర్వేషాం కర్మగుప్తయే 19 జాతవేదసమేనం త్వాం పులకైశ్చాదయామ్యహం మంత్రేణానేన తం వహ్నిం పులకైశ్చాదయత్తత 20 త్రిదినం జ్వలనస్థిత్యే ఛాదనం పులకేః స్మృతం బ్రాహ్మణాన్ భోజయేద్ భక్త్యా స్వయం భుంజీత వాగ్యతః 21 భస్మాధిక్యమభీప్సుస్తు అధికం గోమయం హరేత్ దినత్రేణ యది వా ఏకస్మిన్ దివసిథవా 22 తృతీయే వా చతుర్థే వా ప్రాతః స్నాత్వా సితాంబరః శుక్లేజోపవీతి చ శుక్లమాల్యానులేపన 23 శుక్లదంతో భస్మదిగ్ధో మంత్రేణానేన మంత్రవిత్ 3.3 అగ్నికార్యము సౌవర్ణే రాజతే తామ్రే ధారేణ మృణ్మయే ఘటే పౌష్కరే అథ పలసేవా పాత్రే గోశృంగా ఏవవా బంగారు వెండి రాగి లేదా మట్టి పాత్రలో గాని లేదా తామరాకు పలాస ఆకు లేదా ఆవు యొక్క కొమ్ములో గాని గోమూత్రమును గ్రహించవలెను ఆదది తహి గోమూత్రం గంధద్వారా ఇతి గోమయం గంధద్వారా అను మంత్రముతో గోమయమును తీసుకునవలెను అభూమిపాతం గృహిణియత్ పాత్రే పూర్వ ఉదితే గృహీ భూమి మీద పడకుండా ఇంతకు ముందు చెప్పినట్లు పాత్రలో గ్రహించవలెను గోమయం శోధయేత్ విద్వాస్ శ్రీర్మే భజతు మంత్రతః శ్రీర్మే భజతు అను మంత్రముతో గోమయమును శోధించవలెను అలక్ష్మీర్మా ఇతి మంత్రేణ గోమయం ధాన్యవర్జితం అలక్ష్మీర్మా అను మంత్రముతో గోమయములో ధాన్యము లేకుండా చేయవలెను సంత్వాసించామి మంత్రేణ గోమూత్రం గోమయే క్షిపేత్ సంత్వాసించామి అను మంత్రముతో గోమూత్రమును గోమయముపై చల్లవలెను పంచానాం ఇతి మంత్రేణ పిండానాం చ చతుర్దశ పంచానాం అనే మంత్రముతో గోమయమును 14 పిండములుగా చేసుకునవలెను కుర్యాత్ సంశోధ్య కిరణేహ సౌరకేహ ఆహరేత్ తతః నిదాధ్యాత్ వాటిని తగిన మంత్రములతో శోధించి సూర్య కిరణములతో ఎండింపచేయవలెను అథ పూర్వోక్త పాత్రే గోమయ పిండకాన్ స్వగృహ్య ఉక్త విధానేన ప్రతిష్టాప్య అగ్నిం ఈజేత్ తరువాత ఇంతకు ముందు చెప్పినట్లు ఒక పాత్రలో ఎండిన గోమయ పిండములను ఉంచి స్వగృహమునందు యుక్తమైన స్థలములో అగ్నిని ప్రతిష్ఠించి ప్రజ్వలింపచేయవలెను పిండాం చ నిక్షిపేత్ తత్ర ఆద్యంతం ప్రణవెనతు పిండములను ఆ అగ్నిలో వేసి అవి పుటము అయ్యే వరకు ఓంకార మంత్రము జపించవలెను షడక్షరస్య సూక్తస్య వ్యావృత్తస్య తథా అక్షరయః ఓం నమః శివాయ అనే షడక్షర మంత్రముతో అగ్నిహోత్రమును ఆజ్యముతో ప్రజ్వలింపచేయవలెను స్వాహ అంతే జుహ్యాత్ తత్ర వణదేవాయ పిండకాన్ స్వాహ మంత్రములతో ఆయా వర్ణ అక్షర దేవతల కొరకు అగ్నిలో హోమము చేయవలెను అఘారవా ఆజ్య భాగౌ చ ప్రక్షిపేత్ వ్యాహృతియః సుధీః తతో నిధనపతయే త్రయో వింశః జుహోతి చ ఆఘారములు లేదా ఆజ్య భాగములు పెట్టి సద్బుద్ధితో మహావ్యాహృత్తులతో ఓం భూః భువః సువః మహః జనః తపః ఓం సత్యం తరువాత నిధనపతయే స్వాహ అనే 23 మంత్రములతో అగ్నికి హోమము చేయవలెను హోతవ్యా పంచబ్రహ్మాణి నమో హిరణ్య బాహవే ఇతి సార్వహుతియః హుత్వా చతుర్థ్యంతయః చ మంత్రకయః ఋతుం సత్యం కదృద్రాయ యస్య వై కంకతి ఇతి చ పంచబ్రహ్మలకు నమో హిరణ్య బాహవే ఋతుం సత్యం కదృద్రాయ యస్య వై కంకతి అనే నాలుగు అంత్యమంత్రములతో సర్వాహుతులు ఇవ్వవలెను. ఏతేహ చ జుహ్యత్ విద్వాన్ అనాజ్ఞాతత్రయం తథా ఈ విధంగా అనాజ్ఞాతత్రయమైన జ్ఞాతత్రయములకు అనగా తెలియబడినవియైన జాగృత్ స్వప్న సుషుప్తి స్థితులకు ఆవల తెలియబడలేనిదియైన తురీయమును నిర్దేశించు మంత్రములతో హోమము చేసి వ్యాహృతియః అథ హుత్వా చ తతః స్విష్టకృతం హునేత్ వ్యాహృతి మంత్రములతో హుతమునిచ్చి తరువాత స్విష్టకృత మంత్రములు చెప్పి ఇద్మశేషంతు నిర్వర్త్య పూర్ణపాత్ర ఉదకం తథా పూర్ణాం అసి ఇతి యుజుషా జలేన అన్యేన బ్రహ్మయేత్ మిగిలిన హవిస్సులతో హోమశేషము నిర్వర్తించి పూర్ణపాత్రోదకమును పూర్ణాం అసి అనే మంత్రముతో యజ్ఞము చేసిన మరుక జలములో కలుపవలెను. బ్రాహ్మణేషు అమృతం ఇతి తజ్జలం శిరసి క్షిపేత్ బ్రాహ్మణేషు అమృతం అనే మంత్రముతో ఆ జలమును శిరస్సుపై చల్లుకొనవలెను. ప్రాచ్యాం ఇతి దిశం లింగయః దిక్షుతోయం వినిక్షిపేత్ తూర్పు దిక్కున నీటితో ప్రోక్షణ చేసి బ్రాహ్మణే దక్షిణాం దత్వా శాంతియే పులకం ఆహరేత్ బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి శాంతికే పులకమును గడ్డి తీసుకొని ఆహరిష్యామి దేవానాం సర్వేషాం కర్మగుప్తయే అందరి దేవతల కర్మరక్షణ మయ్యు సంతృప్తికే జాతవేదసం ఏనం త్వాం పులకేహ ఛాదయామి అహం మంత్రేణానేన జాతవేదసం ఏనం త్వాం పులకేహ ఛాదయామి అహం తత్మంత్రసహితముగా తం వహ్నిం పులకేహ ఛాదయేత్ తతః జాతవేదసుడవైన సర్వజ్ఞుడవైన అగ్నిదేవ నీకు పులకముతో కప్పుచున్నాను అని అగ్నిలో వేవలెను. త్రిదినం జ్వలన స్థిత్యే ఛాదనం పులకేహ స్మృతం మూడు రోజులు హోమాగ్ని జ్వలన స్థితిలో ఉండుటకు పులకము గడ్డి ఊక మొదలగునవి అగ్నిగుండములో కప్పవలెను. బ్రాహ్మణాన్ భోజయేత్ భక్త్యా స్వయం భుంజిత వాగ్యతః భక్తితో బ్రాహ్మణులకు భోజనము పెట్టి స్వయముగా భుజించి మానసికముగా మౌనము పాటించవలెను. భస్మాధిక్యం అభీప్సుహతు అధికం గోమయం హరేత్ అధికముగా భస్మము కావలెనన్నచో ఎక్కువగా గోమయమును సేకరించవలెను. దినత్రేణయది వా ఏకస్మిన్ దివసే అథవా మూడవ రోజున కాని లేదా ఒక్కరోజు తరువాత కాని లేదా తృతీయ ఏవా చతుర్థ ఏవా ప్రాతః స్నాత్వా సితాంబరః మూడు రోజులు అయ్యాక నాలుగవ రోజున కాని ప్రొద్దున్నే లేచి స్నానము చేసి తెల్లని వస్త్రములు ధరించి శుక్ల యజ్ఞోపవీతి చ శుక్లమాల్యను లేపనః తెల్లని యజ్ఞోపవీతమును ధరించి తెల్లని పూలమాలను వేసుకొని మంచి గంధమును ధరించి శుక్లదంతో భస్మదిగ్ధో మంత్రేణ అనేన మంత్రవిత్ దంతములు తెల్లగా చేసుకుని శరీరముపై భస్మము పూసుకొని తత్సంబంధిత మంత్రములు చెప్పుటకు సిద్ధపడవలెను. ఓం తద్బ్రహ్మేతి చోచార్య పౌలకం భస్మ సంత్యజేత్ 24 తత్ర చావాహనము ఖానుపచారాంస్తు షోడశ కుర్యాద్ వ్యాహృతిభిస్త్వేవం తతోగ్నిముపసంహరేత్. 25 అగ్నిర్భస్మేతి మంత్రేణ గృహణీయాద్ భస్మ చోత్తరం అగ్నిరిత్యాది మంత్రేణ ప్రమృజ్య చ తతః పరం. 26 సంయోజ్య గంధసలలేహ కపిలాముత్రకేణ వ చంద్రకుంకుమకాస్మిరముసిరం చందనం తథా. 27 అగరుత్రితయం చైవ చూర్ణయిత్వాతు సూక్ష్మతః క్షిపేద్భస్మని తచ్చూర్ణమోమితి బ్రహ్మమంత్రతః. 28 ప్రణవేనహరేద్ విద్వాన్బర్హతో వటకానథ అనౌరణీయనితి హి మంత్రేణ చ విచక్షణః. 29 ఇత్థం భస్మ సుసంపాద్య శుష్కమాదయ మంత్రవిత్. 3.4 భస్మ సంప్రోక్షణ ఓం తత్ బ్రహ్మ ఇతి చ ఉచ్చార్య పౌలకం భస్మ సంత్యజేత్. ఓం తత్ బ్రహ్మ అని ఉచ్చరించి పులక భస్మను తీసుకుని విడిచిపెట్టవలెను. తత్ర చ ఆవాహన ముఖ అనుపచారాంసహతు షోడస కుర్యాత్ వ్యాహృతిభాహతు ఏవం తతాగ్నిం ఉపసంహరేత్. అక్కడ 16 ఆవాహన ఉపచార మంత్రములు చెప్పుచూ ముఖ అనుపచారము చేస్తూ వ్యాహృతి మంత్రములు ఓం భోహ భోహ మొదలగునవి చెప్పి అగ్నిని ఉపసంహారం చేయవలెను. అగ్నేహ భస్మ ఇతి మంత్రేణ గృహణీయత్ భస్మ చ ఉత్తరం. అగ్నేహ భస్మ అనే మంత్రముతో భస్మను గ్రహించవలెను. అగ్నేహ ఇత్యాది మంత్రేణ ప్రమృజ్య చ తతః పరం. అగ్నేహ మొదలైన మంత్రములతో ఆ భస్మను తడుపవలెను. సంయోజ్య గంధ సలలేహ కపిలా మూత్రకేణ వా. మంచి గంధములో నీరు కాని కపిల గోమూత్రము కాని కలిపి బాగుగా భస్మను తడుపవలెను. చంద్ర కుంకుమ కాశ్మీరం ఉసిరం చందనం తథా అగరుతృతయం చ ఏవ చూర్ణయిత్వాతు సూక్ష్మతః కర్పూరము. కుంకుమ సువాసన కొరకు కాశ్మీర వ్రేళ్ళు చందనము అగరులు కలిపి సూక్ష్మముగా చూర్ణము చేసి క్షిపేత్ భస్మని తచ్చూర్ణం. ఓంవితి బ్రహ్మమంత్రతః ప్రణవేన ఆహరేత్ విద్వాన్ బృహతో వటకాన్ అథ భస్మమీద చల్లుతూ ఓం అను బ్రహ్మమంత్రమైన ప్రణవముతో భస్మను తీసుకుని ఉండలు చేసుకొనవలెను. అనోరణీయాన్ ఇతి హి మంత్రేణ చ విచక్షణః ఇత్థం భస్మ సుసంపాద్య శుష్కం. ఆదాయ మంత్రవిత్ అనోరణీయాన్ అనే మంత్రముతో భస్మను సంపాదించి ఎండించుకొనవలెను. ఆ పైన మంత్రములు చెప్పుటకు సిద్ధపడవలెను. ప్రణవేన విమృజ్యాథ సప్త ప్రణ మంత్రితం. 30 ఈశానేతి శిరోదేశే ముఖం తత్పురుషేణతు ఉరుదేశమఘోరేణ గుహ్యం వామేన మంత్రయేత్. 31 సద్యోజతేన వై పాదాన్ సర్వాంగం ప్రణవేనతు తత ఉద్ధూల్య సర్వాంగమాపాదతలమస్తకం. 32 ఆచమ్య వసనం ధౌతం తతశ్చేతత్ప్రధారయేత్ పునరాచమ్య కర్మ స్వం కర్తుమర్హసి సత్తమ. 33 3.5 భస్మ స్నానము ప్రణవేన విమృజ్య అథ సప్త ప్రణవ మంత్రితం. ప్రణవముతో చేతిలో తీసుకుని సప్త ప్రణవముతో ఓం భోహ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం మంత్రించి ఈశాన ఇతి శిరోదేశం ముఖం తత్పురుషణతు. పంచబ్రహ్మ మంత్రములైన ఈశాన మంత్రముతో శిరస్సు పైన తత్పురుషేణ మంత్రముతో ముఖము పైన ఊరుదేశం అఘోరేణ గుహ్యం వామేన మంత్రయేత్. అఘోరేణ మంత్రముతో తొడలపైన వామేన మంత్రముతో గుహ్య ప్రదేశములందు సద్యోజతెనవై పాదాంత సర్వాంగం ప్రణవేనతు. సద్యోజత మంత్రముతో అన్ని అంగములలో పాదముల చివర వరకు ప్రణవ మంత్రము చెప్పుకుంటూ భస్మ రాసుకునవలెను. తత ఉద్ధూర్య సర్వాంగం ఆపాదతలమస్తకం తరువాత తల నుండి పాదముల వరకు అన్ని శరీర భాగములపై భస్మను చల్లుకొనవలెను. ఆచమ్య వసనం ధౌతం తతః చయేతత్ ప్రధారేత్ ఆచమనము చేసి ఉతికిన బట్టలను కట్టుకొనవలెను. పునరాచమ్య కర్మస్వం కర్తుమర్హసి సత్తమ పునరాచమనము చేసినచో నిత్య కర్మ చేయుటకు అర్హుడగును. అథ చతుర్విధం భస్మ కల్పం. ప్రథమమను కల్పం, ద్వితీయముపకల్పం, ఉపోపకల్పం తృతీయం, అకల్పం చతుర్థం, అగ్నిహోత్రం సముద్భూతం విరజానలజమను కల్పం, వనే శుష్కం సకృత్సంగృహ్య కల్పోక్త విధినా కల్పితముపకల్పం సాత్, అరణ్యే శుష్కగోమయం చూణీకృత్య గోమూత్రయః పిండీకృత్య యథాకల్పం సంస్కృతముపోపకల్పం, శివాలయస్థం కల్పం శతకల్పం చ. ఇత్థం చతుర్విధం భస్మ పాపం నికృంతయన్మోక్షం దదాతీతి భగవాన్ కాలాగ్నిరుద్ర. 34 3.6 భస్మ కల్పము. అథ చతుర్విధం భస్మ కల్పం. ఈ భస్మము 4 విధములుగా కల్పించబడినది. ప్రథమం అనుకల్పం, ద్వితీయం అపకల్పం, ఉపోపకల్పం తృతీయం, అకల్పం చతుర్థం. మొదటిది అనుకల్పం, రెండవది ఉపకల్పం, మూడవది ఉపోపకల్పం, నాలుగవది అకల్పం. అగ్నిహోత్ర సముద్భూతం విరజ అనలజం. అనుకల్పం అగ్నిహోత్రమునందు సముద్భవించిన విరజాగ్ని నుండి పుట్టినది అనుకల్పం. వనే శుష్కం సకృత్ సంగృహ్య కల్పోక్త విధినా కల్పితం అపకల్పం స్యాత్. వనమునందు ఎండిన గోమయమును సంగ్రహించి కల్పోక్త విధితో కల్పించబడినది అపకల్పం. అరణ్యే శుష్క గోమయం చూణీకృత్య అనుసంగృహ్య గోమూత్రయః పిండీకృత్య యథాకల్పం సంస్కృతం అపకల్పం. అరణ్యమునందు ఎండిన గోమయమును పొడి చేసుకుని గోమూత్రముతో కలిపి ఉండలుగా చేసుకుని కల్పోక్త విధితో సంస్కరించబడినది ఉపోపకల్పం. శివాలయస్థం అకల్పం శతకల్పం చ. శివాలయమునందు ఉన్నది అకల్పము మరియు శతకల్పము. ఇత్థం చతుర్విధం భస్మ పాపం నికృంతయేత్ మోక్షం దదాతి. ఇట్లు నాలుగు విధములైన భస్మము పాపము పోగొట్టి మోక్షమును ఇచ్చునది. ఇది భగవాన్ కాలాగ్ని రుద్రః అని భగవంతుడైన కాలాగ్ని రుద్రుడు చెప్పెను. నాలుగవ బ్రాహ్మణము భస్మస్నాన విధి, త్రిపుండ్ర విధి ఇతి తృతీయం బ్రాహ్మణం. మూడు అథ భుసుండః కాలాగ్నిరుద్రం భస్మస్నాన విధిం బ్రూహీతి హోవాచాథ ప్రణవేన విమృజ్యాథ. సప్త ప్రణవేనాభిమంత్రితమాగమేన తు తేనేవ దిబ్బంధనం. కారే పునరపి తేనాస్త్రమంత్రేణాంగాని మూర్ధాదీన్యుద్ధూలయన్మల స్నానమిదమిశానాద్యై పంచభిర్మంత్రేస్తనుం క్రమాద్ధూలయేత్. ఈశానేతి శిరోదేశం ముఖం తత్పురుషేణ తు ఊరుదేశమఘోరేణ గుహ్యకం వామదేవతః. సద్యోజతేన వై పాదో సర్వాంగం ప్రణవేన తు ఆపాదతలమస్తకం సర్వాంగం తత ఉద్ధూలాచమ్య వసనం ధౌతం శ్వేతం ప్రధారేద్విధిస్నానమిదం తత్ర శ్లోకా భవంతి. భస్మముష్టిం సమాదాయ సంహితామంత్రమంత్రితాం మస్తకాత్పాదపర్యంతం మలస్నానం పురోదితం ఒకటి. తన్మంత్రేణేవ కర్తవ్యం విధిస్నానం సమాచరేత్. ఈశానే పంచధా భస్మ వికిరేన్మూర్ధుని యత్రతః రెండు. ముఖే చతుర్థవక్త్రేణ అఘోరేణాష్టధా హృది వామేన గుహ్యదేశే తు త్రిదశ స్థానభేదత. మూడు అష్టావంతేన సాధ్యేన పాదావద్ధూల్య యత్రతః సర్వాంగోద్ధూలనం కార్యం రాజన్యస్య యథావిధి. నాలుగు ముఖం వినా చ తత్సర్వముద్ధూల్య క్రమయోగతః సంధ్యాద్వయే నిశీథే చ తథా పూర్వావసానయోః. ఐదు నాలుగు పాయింట్ ఒకటి భస్మస్నాన విధి అథ భుసుండః కాలాగ్నిరుద్రం భస్మస్నాన విధిం బ్రూహి ఇతిహ ఉవాచ పిమ్మట భుసుండు కాలాగ్ని రుద్రుని భస్మస్నాన విధిని గురించి చెప్పుము అనగా కాలాగ్ని రుద్రుడు ఇలా చెప్పెను. అథ ప్రణవేన విమృజ్య అథ సప్త ప్రణవేన అభిమంత్రితం ఆగమేన తు తేన ఏవ దిగ్బంధం కారేత్. అప్పుడు ప్రణవమంత్రము ఓం ఉచ్చరిస్తూ రెండు అరచేతులు తడిలేకుండా చేసుకొని తరువాత సప్త ప్రణవ మంత్రముతో ఓం భూవః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం అభిమంత్రించి దానితోనే దిగ్బంధనం చేసి పునరపి తేన అస్త్రమంత్రేణ అంగాని మూర్ధ ఆది ఉద్ధూళయత్ మరళ అస్త్రమంత్రముతో తల మొదలగు అంగములపై భస్మ చల్లుకొనవలేను. మలస్నానం ఇదం ఈశాన ఆద్యేహ పంచభాహ మంత్రయః తనుం క్రమాత్ ఉద్ధూళయేత్. మలస్నానం ఆచరిస్తూ ఈశాన మొదలైన పంచబ్రహ్మ మంత్రములతో సద్యోజాతం ప్రపద్యామి. వామదేవాయ నమో. అఘోరేభ్యో అథ ఘోరేభ్యో తత్పురుషాయ విద్మహే ఈశాన సర్వవిద్యానా తనువున క్రమముగా భస్మతో పూసుకొనవలేను. ఈశాన ఇతి శిరోదేశం ముఖం తత్పురుషేణతో ఊరుదేశం అఘోరేణ ఈశాన సర్వవిద్యానాం అనే మంత్రముతో శిరస్సుపైన తత్పురుషాయ విద్మహే అనే మంత్రముతో ముఖముపైన అఘోరేభ్యో అథ ఘోరేభ్యో అనే మంత్రముతో తొడలపైన గుహ్యకం వామదేవతః సద్యోజాతేన వై పాదౌ సర్వాంగం ప్రణవేన తు వామదేవాయ నమో అనే మంత్రముతో గుహ్య ప్రదేశములలో సద్యోజాతం ప్రపద్యామి అనే మంత్రముతో పాదములపైన ఓంకార మంత్రముతో ఇతర సర్వాంగములపైన ఆపాదతలమస్తకం సర్వాంగం తత ఉద్ధూళ్య ఆచమ్య వసనం ధౌతం శ్వేతం వా ప్రధారయేత్. పాదముల నుండి తలమస్తకము వరకు భస్మను రాసుకొని ఆచమనం చేసి శుచియైన తెల్లని వస్త్రమును కట్టుకొనవలెను. విధిస్నానం ఇదం తత్ర శ్లోకా భవంతి. ఇది భస్మస్నాన విధి. అందుకు శ్లోకములు ఉన్నవి భస్మ ముష్టిం సముదాయ సంహితాం మంత్రమంత్రితాం చతుర్వేద. సంహిత మంత్రములచే మంత్రించిన భస్మ సముదాయమును పిడికిలితో తీసుకొని మస్తకాత్ పాద పర్యంతం మలస్నానం పురావుదితం తలమస్తకము నుండి పాదముల వరకు మలస్నానం ఇంతకు ముందు చెప్పిన విధముగా చేయవలెను. తత్మంత్రేణ ఏవ కర్తవ్యం విధిస్నానం సమాచరేత్. మలస్నానం తర్వాత మంత్రపూర్వకముగా విధి స్నానం చేయవలెను. ఈశానే పంచధా భస్మ వికిరేత్ మూర్ధుని యత్నతః ఈశాన సర్వవిద్యానాం అనే మంత్రముతో 5 సార్లు భస్మతో శిరస్సుపైన చల్లుకొనవలెను. ముఖే చతుర్థవక్త్రేణ అఘోరేణ అష్టధా హృది అఘోరేభ్యో అథ ఘోరేభ్యో అనే మంత్రముతో 4 సార్లు ముఖముపైన 8 సార్లు హృదయము మీద చల్లుకొనవలెను. వామేన గుహ్యదేశేతు త్రిదశ స్థానభేదత వామదేవాయ నమో అనే మంత్రముతో గుహ్య ప్రదేశములలో 30 సార్లు చల్లుకొనవలెను. అష్టో అంతేన సాధ్యేన పాదౌ ఉద్ధూర్య యత్నతః 8 సార్లు వంగి పాదములపైన భస్మను చల్లుకొనవలెను. సర్వాంగ ఉద్ధూళనం కార్యం రాజన్యస్య యథావిధి సర్వాంగములందు భస్మను క్షత్రియుడైనవాడు యథావిధిగా రాసుకొనవలెను. ముఖం వినా చ తత్సర్వం ఉద్ధూల్య క్రమయోగతః సంధ్యాద్వయే నిషీధే చ తథా పూర్వ అవసానయోః ముఖము తప్ప మిగిలిన సర్వాంగములందు క్రమబద్ధముగా ఉదయ మయ్యు సాయంకాల సంధ్యలందు రాత్రులందు మొదట చివరన భస్మ ఉద్ధూళనము చేయవలెను. సుప్త్వా భుక్త్వా పయః పీత్వా కృత్వా చావశ్యకాదికం స్త్రియం నపుంసకం గృధ్రం బిడాలం బకముషికం. 6 స్పృష్ట్వా తథావిధానన్యాన్ భస్మస్నానం సమాచరేత్. దేవాగ్నిగురువృద్ధానాం సమీపేన్ త్యజదర్శనేత్. 7 అశుద్ధభూతలే మార్గే కుర్యానోద్ధూలనం వ్రతి శంఖతోయిన మూలేన భస్మన మిశ్రణం భవేత్. 8 యోజితం చందనేనైవ వారిణ భస్మ సంయుతం చందనేన సమాలింపే జ్ఞానదం చూర్ణమేవ తత్. 9 మధ్యాహ్నాత్ ప్రాజ్జలైర్యుప్తం తోయం తదనువర్జయేత్. 4.2 భస్మస్నాన నిషిద్ధము ప్రాయశ్చిత్తము. సుప్త్వా భుక్త్వా పయః పీత్వా కృత్వా చావశ్యకాదికం నిద్రించిన భుజించిన నీరు త్రాగిన కాలకృత్యములు తీర్చుకొనిన మయ్యు స్త్రియం నపుంసకం గృధ్రం బిడాలం బకమూషికం స్పృష్ట్యా స్త్రీని నపుంసకుని గ్రద్ధను పిల్లిని కొంగను ఎలుకను స్పృశించినప్పుడు తథా విధ అనన్యాత్ భస్మ స్నానం సమాచరేత్. అలాగే విధిని అతిక్రమించిన సమయములందు భస్మ స్నానము ఆచరించవలెను. దేవ అగ్ని గురు వృద్ధానాం సమీపే అంత్యజ దర్శనే అశుద్ధ భూతలే మార్గే కుర్యాన్న ఉద్ధూళనం వ్రతి. దేవతలు అగ్ని గురు వృద్ధుల వద్దనున్నప్పుడు హీనకులం వారిని దర్శించినప్పుడు అశుచి ప్రదేశములందున మార్గములందున వ్రతనిష్ఠులు భస్మస్నానము చేయరాదు. శంఖతోయేన మూలేన భస్మన మిశ్రణం భవేత్. శంఖములో నీటిని పోయగా మూలము నుండి వచ్చు నీటితో భస్మను తడిచేసుకునవలెను. యోజితం చందనేన ఏవ వారిన భస్మ సంయుతం పొడిచేసిన చందనముతో భస్మను కలుపుకొనవలెను. చందనేన సమాలింపే జ్ఞానదం చూర్ణం ఏవ తచ్చందనముతో చక్కగా కలిసిన భస్మము జ్ఞానమును ఇచ్చునదగును. మధ్యాహ్నాత్ ప్రాక్ జలేహ యుప్తం తత్ అనువర్జయేత్. మధ్యాహ్నమునకు పూర్వముందున్న జలము వాడరాదు. అథ భూసుండో భగవంతం కాలాగ్నిరుద్రం త్రిపుండ్రవిధిం పప్రచ్ఛ తత్రైతే శ్లోకా భవంతి. త్రిపుండ్రం కారేత్ పశ్చాద్బ్రహ్మ విష్ణు శివాత్మకం మధ్యాంగులిభిరాదాయ తిసృభిర్మూలమంత్రత. 10 అనామమధ్యమాంగుష్ఠైరథవా స్యాత్ త్రిపుండ్రకం ఉద్ధులేన్ముఖం విప్రహ క్షత్రియస్తచ్చిరోదినం. 11 ద్వాత్రింశస్థానకే చార్ధం షోడశస్థానకేపి వ అష్టస్థానే తథా చైవ పంచస్థానేపి యోజేత్. 12 ఉత్తమాంగే లలాటే చ కర్ణయోర్నేత్రయోస్తథా నాసావక్రే గలే చైవమంసద్వయమతః పరం. 13 కూర్పరే మణిబంధే చ హృదయే పార్శ్వయోద్వయో నాభో గుహ్యద్వయే చైవమూర్వోహ స్ఫిబింబజానుని. 14 జంఘాద్వయే చ పాదౌ చ ద్వాత్రింశత్ స్థానముత్తమం అష్టమూర్తిష్ట విద్యే సాందిక్పాలాన్వసుభి సహ. 15 ధరో ధ్రువశ్చ సోమశ్చ కూపశ్చేవానిలోనల ప్రత్యుపశ్చ ప్రభాసశ్చ వసవోష్టావితీరిత. 16 ఏతేషాం నామమంత్రేణ త్రిపుండ్రాంధారయేద్బుధ విదధ్యాక్షోడశస్థానే త్రిపుండ్రం తు సమాహితః. 17 శీర్షకే చ లలాటే చ కర్ణే కంఠెంసకద్వయే కూర్పరే మణిబంధే చ హృదయే నాభిపార్శ్వయోః. 18 పృష్ఠే చైకం ప్రతిస్థానం జపేత్తత్రాధిదేవత శివం శక్తిం చ సాదాఖ్యమీశం విద్యాఖ్యమేవ చ. 19 వామాదినవశక్తిశ్చ ఏతాః షోడశ దేవతాః 4.3 త్రిపుండ్ర విధి అఘభూసుండో భగవంతం కాలాగ్నిరుద్రం త్రిపుండ్ర విధిం పప్రచ్ఛ తత్ర ఏతే శ్లోకా భవంతి పిమ్మట భుసుండు భగవంతుడైన కాలాగ్ని రుద్రుని త్రిపుండ్ర విధిని 3 రేఖలతో భస్మను శరీరంపై అద్దుకొని విధానం గూర్చి పరిప్రశ్నించెను. అక్కడ కొన్ని శ్లోకములు ఉన్నవి. త్రిపుండ్రం కారేత్ పశ్చాత్ బ్రహ్మ విష్ణు శివాత్మకం. త్రిపుండ్రములోని రేఖలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమము. మధ్య అంగుళిభ్యః ఆదాయ త్రిశ్రుభ్యః మూలమంత్రతః భస్మను మూలమంత్రముతో పంచాక్షరితో మంత్రించి మధ్య 3 వ్రేళ్లతో తర్జని చూపుడు వ్రేలు, మధ్యమ వ్రేలు, అనామిక ఉంగరం వ్రేలు సరిగా త్రిపుండ్రము పెట్టుకొనవలెను. అనమ మధ్యం అంగుష్ఠేయః అథవా అస్యత్ త్రిపుండ్రకం లేదా మధ్యమ వ్రేలు, తర్జని చూపుడు వ్రేలు, బొటన వ్రేలుతో కలిపి త్రిపుండ్రము పెట్టుకొనవలెను. ఉద్ధోళయేత్ ముఖం విప్రః క్షత్రియః తత్ శిరో ఉదితం విప్రుడు ముఖమున చల్లుకొనవలెను. క్షత్రియుడు భస్మను శిరస్సునందు చల్లుకొనవలెను. ద్వాత్రింశత్ స్థానకే చ అర్ధం షోడశ స్థానకే అపి వా 32 స్థానములందు కాని లేదా సగం అనగా 16 స్థానములందు కాని లేదా అష్టస్థానే తథాచ ఏవ పంచస్థానే అపి యోజేత్ 8 స్థానములందు కాని లేదా 5 స్థానములందు కాని భస్మను అద్దుకొనవలెను. ఉత్తమాంగే లలాటే చ కర్ణయోః నేత్రయోః తథా నాసవక్త్రే గళే చ ఏవం అంశద్వయం అతః పరం ఉత్తమాంగములందు నుదుటియందు చెవులయందు కన్నులయందు ముక్కుయందు నోటియందు కంఠమునందు 2 భుజములందు. కూర్పరే మణిబంధే చ హృదయే పార్శ్వయ ఊర్ధ్వయోః నాభౌ గుహ్యద్వయే చ ఏవం ఊర్వోః స్ఫిక్ బింబజానుని మోచేతులందు మణికట్టులందు వక్షస్థలమందు ప్రక్కలందు పైన నాభియందు గుహ్యద్వయములందు తొడలందు పిరుదులందు పిక్కలందు భస్మను పెట్టుకొనవలెను. జంఘాద్వయే చ పాదౌ చ ద్వాత్రింశత్ స్థానం ఉత్తమం 2 పిక్కలందు మయ్యు పాదములందు ఇంతకు ముందు చెప్పిన వాటితో సహా 32 ఉత్తమస్థానములు. అష్టమూర్త్య అష్టవిద్యేశాన్ దిక్పాలాన్ వసుభ్యః సహా అష్టమూర్తులను అష్టవిద్యేశులను అష్టదిక్పాలకులను అష్టవసువులను సహా 32 మంది. ధరో ధ్రువః చ సోమః చ కుపః చ ఏవ అనిలః అనలః ప్రత్యుషః చ ప్రభాసః చ వసవః అష్టౌ ఈరితాః ధర ధ్రువ సోమ కృప అనిల అనల ప్రత్యుష ప్రభాస అను వారు అష్టవసువులు. ఏతేషాం నామ మంత్రేణ త్రిపుండ్రం ధారయేత్ బుధః వీరందరి పేర్లతో మంత్రించి త్రిపుండ్రమును బుద్ధిమంతులు ధరించెదరు. విదధ్యాత్ షోడశస్థానే త్రిపుండ్రంతు సమాహితః లేదా వీరిని స్మరించి శరీరమునందు 16 స్థానములందు మాత్రమే కూడా పెట్టుకొనవచ్చును. శీర్షకే చ లలాటే చ కర్ణే కంఠే అంశకద్వయే కూర్పరే శిరస్సు లలాటము 2 చెవులు కంఠము 2 భుజములు 2 మోచేతులు. మణిబంధే చ హృదయే నాభి పార్శ్వయోః పృష్ఠే చ 2 మణికట్టులు హృదయము నాభి దాని 2 ప్రక్కలందు వీపుమీద. ఏకం ప్రతిస్థానం జపే తత్ర అధిదేవతాః ఈ 16 స్థానములందు ప్రతి స్థానమునకు ఆయా అధిష్టాన దేవతలను జపించవలెను. శివం శక్తిం చ సాదాఖ్యాం చ ఈశం విద్య ఆఖ్యాం ఏవ చ వామాది నవశక్తియః చ శివశక్తి సాదాఖ్యములు శివసాదాఖ్య అమృతసాదాఖ్య మూర్తసాదాఖ్య కర్తృసాదాఖ్య కర్మసాదాఖ్య 5 శక్తులు ఈశ విద్య ఆఖ్యములు 2 శక్తులు మరియు వామ మొదలగు 9 శక్తులు. సాదాఖ్య అనగా అవ్యక్తము మూర్తిభవించు తత్వము. శైవ ఆగమ శాస్త్రములలో అవ్యక్తమైన శివశక్తి సృష్టిగా మూర్తిభవించుట వర్ణించబడినది. నవశక్తి నవదుర్గా 1 శైలపుత్రి మూలాధార చక్ర 2 బ్రహ్మచారిణి స్వాధిష్ఠాన చక్ర 3 చంద్రఘంట మణిపుర చక్ర 4 కూష్మాండ అనాహత చక్ర 5 స్కందమాత విశుద్ధ చక్ర 6 కాత్యాయని ఆజ్ఞా చక్ర 7 కాలరాత్రి వామపాద సంహారిణి భానుచక్ర 8 మహాగౌరి సోమచక్ర 9 సిద్ధిదాత్రి నిర్వాణచక్ర ఏతే షోడశ దైవతాః. ఈ 16 అధిదేవతలు వీరిని ఒక్కొక్కరిగా తలుచుకొని ఒక్కొక్క శరీరాంగములయందు భస్మతో త్రిపుండ్రము రాసుకునవలెను. నాసత్యో దశ్రుకశ్చైవ అశ్వినౌ ద్వౌ సమీరితౌ ఇరవే అథవా మూర్ధ్న్యలికే చ కర్ణయో హస్వసనే తథా బాహుద్వయే చ హృదయే నాభ్యామూర్వోర్యుగే తథా ఇరవే ఒక్క జానుద్వయే చ పదయోః పృష్ఠభాగే చ షోడశ శివశ్చేంద్రశ్చ రుద్రార్కౌ విఘ్నేశో విష్ణురేవ చ 22 శ్రీశ్చైవ హృదయేశశ్చ తథా నాభౌ ప్రజాపత్యః నాగశ్చ నాగకన్యాశ్చ ఉభే చ ఋషికన్యకే 23 పాదయోశ్చ సముద్రాశ్చ తీర్థాః పృష్ఠేపి చ స్థితాః ఏవం వా షోడశస్థానమష్టస్థానంతోచ్యతే. 24 గురుస్థానం లలాటం చ కర్ణద్వయమంతరం అసయుగ్మం చ హృదయం నాభిరిత్యష్టమం భవేత్. 25 బ్రహ్మ చ ఋషేః సప్త దేవతాశ్చ ప్రకీర్తితాః అథవా మస్తకం బాహు హృదయం నాభిరేవ చ. 26 పంచస్థానాన్యమున్యహుర్భస్మతత్వవిదో జనాః యథాసంభవతః కుర్యాద్దేశకలాద్యపేక్షయా. 27 ఉద్ధూలనేప్యసత్శ్చే త్రిపుండ్రాదీని కారేత్ లలటే హృదయే నాభౌ గలే చ మణిబంధయోః. 28 బాహుమధ్యే బాహుములే పృష్ఠే చైవ చ శీర్షకే లలాటే బ్రహ్మణే నమః హృదయే హవ్యవాహనాయ నమః నాభౌ స్కందాయ నమః గలే విష్ణవే నమః మధ్యే ప్రభంజనాయ నమః మణిబంధే వసుభ్యో నమః పృష్ఠే హరియే నమః కుకుది సంభవే నమః శిరసి పరమాత్మనే నమః ఇత్యాదిస్థానేషు త్రిపుండ్రం ధారయేత్ త్రినేత్రం త్రిగుణాధారం త్రయాణాం జనకం ప్రభుం స్మరన్నమః శివాయతి లలాటే తత్త్రిపుండ్రకం. 29 కూర్పరాధః పితృభ్యాం తు ఈశానాభ్యాం తథోపరి ఈశాభ్యాం నమ ఇత్యుక్త్వా పార్శ్వయోశ్చ త్రిపుండ్రకం. 30 స్వచ్ఛాభ్యాం నమ ఇత్యుక్త్వా ధారయేత్ తత్ప్రకోష్ఠయో భీమయతి తథా పృష్ఠే శివాయతి చ పార్శ్వయోః. 31 నీలకంఠాయ శిరసి క్షిపేత్ సర్వాత్మనే నమః. 4.4 భస్మస్నాన త్రిపుండ్ర విధులకు స్థానములు అధిదేవతలు. నాసత్యః దశ్రకః చ ఏవ అశ్వినౌ ద్వౌ సంపీరితౌ నాసత్యుడు దశ్రకుడు అనే ఇద్దరు జంట అశ్వని దేవతలు. అథవా మూర్ధ్ని అలికే చ కర్ణయో స్వసనే తథా బాహుద్వయే చ హృదయే నాభ్యాం ఊర్వోర్యుగే తథా జానుద్వయే చ పదయోః పృష్ఠభాగే చ షోడశ శిరస్సు లలాటము 2 చెవులు 3 2 చేతులు హృదయము నాభి 2 తొడలు 2 మోకాళ్ళు 2 పాదములు వీపు. ఇవి 16 స్థానములు. శివః చ ఇంద్రః చ రుద్ర అర్క విఘ్నేశో విష్ణుః ఏవ చ శ్రియః చ ఏవ హృదయేశః చ తథా నాభౌ ప్రజాపతయః నాగః చ నాగకన్యా చ ఉభే చ ఋషికన్యకే పాదయోః చ సముద్రాః చ తీర్థాః పృష్ఠే అపి చ స్థితాః. ఏవం వా షోడశస్థానం శివుడు చంద్రుడు రుద్రుడు సూర్యుడు విఘ్నేశ్వరుడు విష్ణువు లక్ష్మీ హృదయేశుడు నాభియందు ప్రజాపతి నాగుడు నాగకన్య ఇద్దరు ఋషికన్యలు 2 పాదములందు సముద్రములు వీపుయందు తీర్థములు వీరు 16 స్థానముల అధిదేవతలు. అష్టస్థానం అథ ఉచ్యతే గురుస్థానం లలాటం చ కర్ణద్వయం అనంతరం అంశయుగ్మం చ హృదయం నాభ్యః ఇతి అష్టమం భవేత్. ఇప్పుడు అష్టస్థానముల గురించి చెప్పెదను. గురుస్థానం శిరస్సు లలాటము 2 చెవులు అటు పిమ్మట 2 భుజములు హృదయము నాభి. ఇవి 8 స్థానములు. బ్రహ్మ చ ఋషేః సప్త దేవతాః చ ప్రకీర్తితాః. బ్రహ్మ మయ్యు సప్త ఋషులు ఈ 8 స్థానములకు అధిష్టాన దేవతలుగా కీర్తింపబడుచున్నారు. అథవా మస్తకం బాహు హృదయం నాభ్యః ఏవ చ పంచస్థానాని అముని ఆహుః భస్మ తత్వ విదోజనాః. లేదా శిరస్సు 2 చేతులు హృదయం నాభి ఇవి 5 అని భస్మ తత్వవేత్తలచే చెప్పబడెను. యథా సంభవతః కుర్యాత్ దేశకాలాది అపేక్షయ దేశకాలములను బట్టి యథా సంభవముగా భస్మ స్నానము చేయవలెను. ఉద్ధోళనే అపి అసక్తః చేత్ త్రిపుండ్రాదిని కారయేత్ భస్మ ఉద్ధోళనము స్నానము చేయు శక్తి లేనిచో త్రిపుండ్ర విధియైన చేసుకునవలెను. లలటే హృదయే నాభౌ గళే చ మణిబంధయోః బాహుమధ్యే బాహుములే పృష్ఠే చ ఏవ చ శీర్షకే నుదుటి యందు హృదయమందు నాభియందు కంఠమునందు మణికట్టులందు బాహుమధ్యములందు భస్మ పెట్టుకొనవలెను. లలటే బ్రాహ్మణే నమః హృదయే హవ్యవాహనాయ నమః నాభౌ స్కందాయ నమః నుదుటి యందు బ్రాహ్మణే నమః అని, హృదయమునందు హవ్యవాహనాయ నమః అని, నాభియందు స్కందాయ నమః అని, గళే విష్ణవే నమః మధ్యే ప్రభంజనాయ నమః మణిబంధే వసుభ్యో నమః కంఠమునందు విష్ణవే నమః అని, బాహు మధ్యమునందు ప్రభంజనాయ నమః అని, మణికట్టునందు వసుభ్యో నమః అని, పృష్ఠే హరియే నమః కుకుది సంభవే నమః శిరసి పరమాత్మనే నమః వీపుమీద హరియే నమః అని, భుజములపైన మెడ వెనుక సంభవే నమః అని, శిరస్సున పరమాత్మనే నమః ఇత్యాది స్థానేషు త్రిపుండ్రం ధారేత్. ఇవి మొదలగు స్థానములందు భస్మతో త్రిపుండ్రము మూడు రేఖలు ధరించవలెను. త్రినేత్రం త్రిగుణాధారం త్రయాణాం జనకం ప్రభుం స్మరం త్రినేత్రుడు త్రిగుణములకు ఆధారుడు. త్రయాణాం మూడు లోకములకు తండ్రిని ప్రభువుని స్మరించుచు. నమః శివాయ ఇతి లలాటే తత్త్రిపుండ్రకం నమః శివాయ అని నుదుటిపైన త్రిపుండ్రకము రాసుకొనవలెను. కూర్పర అధః పితృభ్యాం తు ఈశానాభ్యాం తథా ఉపరి పితృభ్యాం నమః అని మోచేతుల దగ్గర ఈశానాభ్యాం నమః అని ఆపైన ఈశాభ్యాం నమ ఇతి ఉక్త్వా పాశ్వ్యోః చ త్రిపుండ్రకం ఈశాభ్యాం నమః అని చెప్పి ప్రక్కలందు త్రిపుండ్రకము పెట్టుకొనవలెను. స్వచ్ఛాభ్యాం నమ ఇతి ఉక్త్వా ధారే తత్ప్రకోష్ఠయోః స్వచ్ఛాభ్యాం నమః అని చెప్పి అరచెయ్యి మరియు మోచెయ్యి మధ్యభాగములపై ధరించవలెను. భీమాయ ఇతి తథా పృష్ఠే శివాయ ఇతి చ పాశ్వ్యోః భీమాయ నమః అని వీపుమీద శివాయ నమః అని ప్రక్కలందు నీలకంఠాయ శిరసి క్షిపేత్ సర్వాత్మనే నమః నీలకంఠాయ నమః అని తలపై సర్వాత్మనే నమః అని అంతటా భస్మ చల్లుకొనవలెను. పాపం నాశేతే కృత్స్నమపి జన్మాంతరార్జితం 32 కంఠోపరి కృతం పాపం నష్టం శాత్తత్ర ధారణ కణేతు ధారణ కణరుగాది కృతపాతకం 33 బాహోబాహుకృతం పాపం వక్షహసు మనసా కృతం నాభ్యాం శిస్నకృతం పాపం పృష్ఠే గుదకృతం తథా 34 పాశ్వయోద్ధారణత్ పాపం పరస్త్ర్యాలింగనాదికం తద్భస్మధారణం కుర్యాత్ సర్వత్రైవ త్రిపుండ్రకం 35 బ్రహ్మవిష్ణుమహేశానాం త్రయ్యగ్నీనాం చ ధారణం గుణలోకత్రయాణం చ ధారణం తేన వైశ్రుతం 36 4.5 భస్మస్నానాత్ త్రిపుండ్ర విధులకు ఫలస్తుతి పాపం నాశేయత్ కృత్స్నం అపి జన్మాంతర ఆర్జితం భస్మస్నానము భస్మము సూచించే ఏకత్వ జ్ఞానము జన్మ జన్మలుగా సంపాదించిన పాపమును కూడా నశింపచేయును. కంఠ ఉపరి కృతం పాపం నష్టం స్యాత్ తత్ర ధారణత్ కంఠము పైభాగముతో చేసిన పాపములు కంఠమునందు భస్మ ధరించినందు వలన పోవును. కర్ణేతు ధారణత్ కర్ణ రోగాది కూతపాతకం చెవులయ్యందు భస్మ ధరించినచో చెవికి సంబంధించిన రోగములు మరియు పాపములు నశింపచేయును. బాహోహ బాహుకూతం పాపం వక్షస్సు మనసాకృతం చేతులయ్యందు భస్మ ధరించినచో చేతులతో చేసిన పాపములు హృదయ స్థానమునందు భస్మ ధరించినచో మనస్సుతో చేసిన పాపములు ప్రక్షాళనం చేయును. నాభ్యాం శిస్నకృతం పాపం పృష్ఠే గుదకృతం తథా నాభియందు భస్మ ధరించుటచే పురుషాంగముతో చేసిన పాపము వీపు యందు ధరించుటచే పాయముతో చేసిన పాపము పోవును. పాశ్వయోహ ధారణత్ పాపం పరస్త్రీయ ఆలింగనాదికం శరీర ప్రక్కలలో భస్మ ధరించినచో మనస్సులోనైనా సరే పరస్త్రీని కౌగిలించుకున్న పాపమును నాశనం చేయును. తద్భస్మ ధారణం కుర్యాత్ సర్వత్ర ఏవ ఆ భస్మధారణే శరీరమంతా చేసుకొనవలెను. త్రిపుండకం బ్రహ్మ విష్ణు మహేశానాం త్రయ అగ్నీనాం చ ధారణం. త్రిపుండ్రక ధారణము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము, త్రయ అగ్ని స్వరూపము అనగా దక్షిణాగ్ని, గార్హపత్యము ఆహవనీయము అనబడు యజ్ఞ సంబంధిత త్రేతాగ్నులు. గుణలోక త్రయాణం చ ధారణం తేనవై కృతం త్రిపుండ్రక ధారణము త్రిగుణాత్మకము సత్వ రజో తమో గుణములకు ఆధారము. కావున భస్మధారణ ఎల్లప్పుడూ చేయవలెను, అనగా అభేద జ్ఞానము మననము చేస్తూ ఉండవలెను. ఇతి చతుర్థం బ్రాహ్మణం. 4.